అథ పంచమకాండే తృతీయ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. యజ్ఞ ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ ప్రాణాన్ ప్రాణానే వర్తుశ్రుతుష్వేవ ప్రాణాదేవ ప్రాణాన్ ప్రాణానేవైవ ప్రాణాన్ దధాతి దధాతి ప్రాణానేవైవ ప్రాణాన్ దధాతి ప్రాణాన్ దధాతి దధాతి ప్రాణాన్ ప్రాణాన్ దధాతి తస్మాత్ తస్మాత్ దధాతి ప్రాణాన్ ప్రాణాన్ దధాతి తస్మాత్ ప్రాణానితి ప్రాణాన్ తస్మాత్ తస్మాత్ దధాతి దధాతి తస్మాత్ సమానాః సమానాస్ తస్మాత్ దధాతి దధాతి తస్మాత్ సమానాః తస్మాత్ సమానాః సమానాస్ తస్మాత్ తస్మాత్ సమానాః సంతః సంతః సమానాస్ తస్మాత్ తస్మాత్ సమానాః సంతః సమానాః సంతః సంతః సమానాః సమానాః సంతర్ధవ సంతః సమానాః సమానాః సంతర్ధవ సంతర్ధవ తవ సంతః సంతర్ధవో నరత్తవ సంతః సంతర్ధవో నరత్తవో నరత్తవ ఋతవో నజీర్యంతి జీర్యంతి నత్తవ ఋతవో నజీర్యంతి జీర్యంతి జీర్యంతి నీర్యంత్యథోథో జీర్యంతి నీర్యంత్యథో జీర్యంత్యథోథో జీర్యంతి జీర్యంత్యథో ప్రప్రాథో జీర్యంతి జీర్యంత్యథో ప్రాథో ప్రప్రాథో అథో ప్రజనయతి జనయతి ప్రాథో అథో ప్రజనయతి అథో ఇత్యథో జనయతి జనయతి ప్రజనయత్యేవైవ జనయతి ప్రజనయత్యేవ జనయత్యేవైవ జనయతి జనయత్యేవైనా నేనానేవ జనయతి జనయత్యేవైనా ఏకమేకముపదధ్యాదే కథైకథోపదధ్యాదేకం

రవణః పశుభ్వస్తోవస్తః పశుః పశుభ్వస్తోవయోవయో వస్తః పశుః పశుద్భస్తోవయః వస్తోవయోవయో వస్తో వస్తోవయ ఇతీతి వయో వస్తో వస్తోవయ ఇతీతివయోవయ ఇతి దక్షిణే దక్షిణ ఇతి వయోవయ ఇతి దక్షిణే దక్షిణ ఇతీతి దక్షిణే గుంసే గుంసే దక్షిణ ఇతీతి దక్షిణే గుంసే దక్షిణే గుంసే గుంసే దక్షిణే దక్షిణే గుంస ఉపోపాగుంసే దక్షిణే దక్షిణే గుంస ఉపాగుంస ఉపోపాగుంసే గుంస ఉపదధాతిర్ధాత్యుపాగుంసే గుంస ఉపదధాతి ఉపదధాతిర్ధాత్యుపోపదధాతి వృష్ణిర్దధాత్యుపోపదధాతి వృష్ణిః వృష్ణిర్వృష్ణిర్దధాతి దధాతి వృష్ణిర్వయో వయో వృష్ణిర్దధాతి దధాతి వృష్ణిర్వయః వృష్ణిర్వయో వయో వృష్ణిర్వృష్ణిర్వయ ఇతి వయో వృష్ణిర్వృష్ణిర్వయ ఇతి వయ ఇతి వయో వయ ఇత్యుత్తర ఉత్తర ఇతి వయో వయ ఇత్యుత్తరే ఉత్తర ఉత్తర ఇదిత్యుత్తరే గుంసావగుంసావుత్తర ఇదిత్యుత్తరే గుంసౌ అరే గుంసావగుంసావుత్తర ఉత్తరే గుంసా వే వై వా గుంసావుత్తర ఉత్తరే గుంసా వే వా ఉత్తర ఇత్యుత్తరే గుంసా వే వై వా గుంసావగుంసా వేవ ప్రతి ప్రత్యే వా గుంసావగుంసా వేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యే వైవ ప్రతి దధాతి దధాతి ప్రత్యే వైవ ప్రతి దధాతి ప్రతి దధాతి దధాతి ప్రతి ప్రతి దధాతి వ్యాఘ్రో వ్యాఘ్రో దధాతి ప్రతి ప్రతి దధాతి వ్యాఘ్ర దధాతి వ్యాఘ్రో వ్యాఘ్రో దధాతి దధాతి వ్యాఘ్రో వయో వయో వ్యాఘ్రో దధాతి దధాతి వ్యాఘ్రో వయ వ్యాఘ్రో వయో వయో వ్యాఘ్రో వ్యాఘ్రో వయ ఇతి దివయో వ్యాఘ్రో వ్యాఘ్రో వయ ఇతి దివయో వయ ఇతి దక్షిణే దక్షిణ ఇతి వయో వయ ఇతి దక్షిణే దక్షిణ ఇతి దక్షిణే పక్షే పక్షే దక్షిణ ఇతి దక్షిణే పక్షే దక్షిణే పక్షే పక్షే దక్షిణే దక్షిణే పక్ష ఉపోప పక్షే దక్షిణే దక్షిణే పక్ష ఉపాక్ష ఉపోప పక్షే పక్ష ఉపదధాతి దాత్యుపక్షే పక్ష ఉపదధాతి ఉపదధాతి దాత్యుపోపదధారి సింహ సింహో దాత్యుపోపదధారి సింహ సింహ సింహో దాతి దాతి సింహో వయో వయ సింహో దాతి దాతి సింహో వయ సింహో వయో వయ సింహ సింహో వయ ఇతి వయ సింహ సింహో వయ ఇతి వయ ఇతి దివయో వయ ఇత్యుత్తర ఉత్తర ఇది వయో వయ ఇత్యుత్తరే ఉత్తర ఉత్తర ఇదిత్యుత్తరే పక్షయో పక్షయో ఉత్తర ఇదిత్యుత్తరే పక్షయో ఉత్తరే పక్షయో పక్షయోరుత్తర ఉత్తరే పక్షయో రే వైవ పక్షయోరుత్తర ఉత్తరే పక్షయో రే వాక్షయో రే వైవ పక్షయో పక్షయో రేవ వీర్యం వీర్యమేవ పక్షయో పక్షయో రేవ వీర్యం వీర్యమేవ వీర్యం దధాతి దధాతి వీర్యమేవ వీర్యం దధాతి వీర్యం దధాతి దధాతి వీర్యం వీర్యం దధాతి పురుష పురుషో దధాతి వీర్యం వీర్యం దధాతి పురుష దధాతి పురుష పురుషో దధాతి దధాతి పురుషో వయో వయ పురుషో దధాతి దధాతి పురుషో వయ పురుషో వయో వయ పురుష పురుషో వయ ఇతి వయ పురుష పురుషో వయ ఇది వయో వయ ఇది మధ్యే మధ్య ఇది వయో వయ ఇది మధ్యే ఇది మధ్యే మధ్య ఇది మధ్యే తస్మాత్ తస్మాన్ మధ్య ఇది మధ్యే తస్మాత్ తస్మాత్ తస్మాన్ మధ్యే మధ్యే తస్మాత్ పురుష పురుషస్తస్మాన్ మధ్యే మధ్యే తస్మాత్ పురుష తస్మాత్ పురుష పురుషస్తస్మాత్ తస్మాత్ పురుష పశూనాం పశూనాం పురుషస్తస్మాత్ తస్మాత్ పురుష పశూనాం పశూనాం పశూనాం పురుష పురుష పశూనామధిపతిరధిపతి పశూనాం పురుష పురుష పశూనామధిపతి పశూనామధిపతిరధిపతి పశూనాం పశూనామధిపతి ఇంద్రాగ్ని అవ్యతమానామవ్యతమానామింద్రాగ్ని ఇంద్రాగ్ని అవ్యతమానామితీత్యవ్యతమానామింద్రాగ్ని ఇంద్రాగ్ని అవ్యతమానామితి ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని అవ్యతమానామితీత్యవ్యతమానామవ్యతమానామితి స్వయమాతృన్నాగు స్వయమాతృన్నామిత్యవ్యతమానామవ్యతమానామితి స్వయమాతృన్నాగు స్వయమాతృన్నామిదేతి స్వయమాతృన్నాముపోప స్వయమాతృన్నామిదేతి స్వయమాతృన్నాముప స్వయమాతృన్నాముపోప స్వయమాతృన్నాగు స్వయమాతృన్నాముపదధాతి దధాత్యుప స్వయమాతృన్నాగు స్వయమాతృన్నాముపదధాతి స్వయమాతృన్నామితి స్వయం ఆతృన్నాపదధాతిదధాత్యుపోపదధాతీంద్రాగ్నిభ్యామింద్రాగ్నిభ్యాం దధాత్యుపోపదధాతీంద్రాగ్నిభ్యా ఇంద్రాగ్నిభ్యామింద్రాగ్నిభ్యాం దధాతి దధాతీంద్రాగ్నిభ్యాం వై వా ఇంద్రాగ్నిభ్యాం దధాతి దధాతీంద్రాగ్నిభ్యాం వై ఇంద్రాగ్నిభ్యాం వై వా ఇంద్రాగ్నిభ్యామింద్రాగ్నిభ్యాం వా ఇమా విమౌ వా ఇంద్రాగ్నిభ్యామింద్రాగ్నిభ్యాం వా ఇమౌ ఇంద్రాగ్నిభ్యామిది ఇంద్రాగ్నిభ్యా వా ఇమా విమౌ వై వా ఇమౌ లోకౌ లోకా విమౌ వై వా ఇమౌ లోకౌ విమౌ లోకౌ లోకా విమా విమౌ లోకౌ విధృతౌ విధృతౌ లోకా విమా విమౌ లోకౌ విధృతౌ లోకౌ విధృతౌ విధృతౌ లోకౌ లోకౌ విధృతా వనజో రణజోర్ విధృతౌ లోకౌ లోకౌ విధృతా వనజో విధృతా వనజో రణజోర్ విధృతౌ విధృతా వనజోర్ లోకయోర్ లోకయో రణయోర్ విధృతౌ విధృతా వనజోర్ లోకయో విధృతా విధివి ధృతౌ వనజోర్ లోకయోర్ లోకయో రణయో రణయోర్ లోకయోర్ విధృత్యై విధృత్యై లోకయో రణయో రణయోర్ లోకయోర్ విధృత్యై లోకయోర్ విధృత్యై విధృత్యై లోకయోర్ లోకయోర్ విధృత్యా అధృతా అధృతా విధృత్యై లోకయోర్ లోకయోర్ విధృత్యా అధృతా అధృతా అధృతా విధృత్యై విధృత్యా అధృతేమేవాధృతా విధృత్యై విధృత్యా అధృతేమధృత్యా ఇది విధృత్యై అధృతేమేవాధృతా అధృతే వై వా ఇవాధృతా అధృతే వై స్వయమాతృన్నాగు స్వయమాతృన్నాము పదధాతి దధాత్యుప స్వయమాతృన్నాము పదధాతి స్వయమాతృన్నామితి స్వయం ఆతృన్నా దధాతి దధాత్యుప పదధాత్యంతరిక్షమంతరిక్షం దధాత్యుప పదధాత్యంతరిక్షం దధాత్యంతరిక్షం అంతరిక్షమంతరిక్షం దాతి దాత్యంతరిక్షం వైవా అంతరిక్షం దాతి దాత్యంతరిక్షం వై అంతరిక్షం వైవా అంతరిక్షమంతరిక్షం వై స్వయమాతృణ్ణా మాతృణ్ణా వా అంతరిక్షమంతరిక్షం వై స్వయమాతృణ్ణా వై స్వయమాతృణ్ణా అంతరిక్షమంతరిక్షమాతృణ్ణా వై వై స్వయమాతృణ్ణాంతరిక్షం స్వయమాతృణ్ణాంతరిక్షమంతరిక్షమాతృణ్ణాంతరిక్షమే వైవాంతరిక్షస్వయమాతృణ్ణాంతరిక్షమేవాతృణ్ణేతి స్వయం అంతరిక్షమే వైవాంతరిక్షమంతరిక్షమే వోపో వైవాంతరిక్షమంతరిక్షమే వోపోపధత్తే దత్త ఉపైవైవోపధత్తే దత్తే దత్త ఉపోపధత్తే శ్వమశ్వం దత్త ఉపోపధత్తే శ్వమశ్వం దత్తే ధత్తే శ్వముపోపాశ్వం ధత్తే ధత్తే శ్వముపాశ్వముపోపాశ్వమశ్వముపఘ్రాపయతి ఘ్రాపయత్యుపాశ్వమశ్వముపఘ్రాపయతి ఘ్రాపయతి ఘ్రాపయత్యుపోపఘ్రాపయతి ప్రాణం ప్రాణం ఘ్రాపయత్యుపోపఘ్రాపయతి ప్రాణం ఘ్రాపయతి ప్రాణం ప్రాణం ఘ్రాపయతి ఘ్రాపయతి ప్రాణమేవైవ ప్రాణం ఘ్రాపయతి ఘ్రాపయతి ప్రాణమేవ ప్రాణమేవైవ ప్రాణం ప్రాణమేవాస్యామస్యామేవ ప్రాణం ప్రాణమేవాస్యా ప్రాణమితి ప్రాణం ఏవాస్యామస్యామేవైవాస్యాన్దధాతిదధాత్యస్యామేవైవాస్యాన్దధాతిదధాత్యస్యామస్యాన్దధాత్యథో ప్రజాపత్యః ప్రజాపత్యోథో దధాతిదధాత్యథో వై వై ప్రజాపత్యోథో అథో ప్రజాపత్యో వై అథో ప్రజాపత్యో వై వై ప్రజాపత్యః ప్రజాపత్యో వా అశ్వోశ్వో వై ప్రజాపత్యః ప్రజాపత్యో వా అశ్వః అనుఖ్యాత్యైలోకస్య లోకస్య లోకస్య లోకస్యానుఖ్యాత్యై దేవానాం దేవానాం అనుఖ్యాత్యై దేవానాం వై వై దేవానాం దేవానాం వై సువర్గం వై వై సువర్గం లోకం లోకగం సువర్గం వై వై సువర్గం లోకం సువర్గం లోకం లోకగం సువర్గం సువర్గం లోకం యథాయథాం లోకగం సువర్గం సువర్గం లోకం యథావర్గమితి సువర్గం లోకం యథాయథాం లోకం లోకం యథాం దిశో దిశో యథాం లోకం లోకం యథాం దిశః యథాం దిశో దిశో యథాం యథాం దిశస్సగం సందిశో యథాం యథాం దిశస్సం దిశస్సగం సందిశో దిశస్సమం ప్లీయంతా ప్లీయంత సందిశో దిశస్సమం ప్లీయంతా ప్లీయంతా ప్లీయంత సగం సమం ప్లీయంత తేతే ప్లీయంత సగం సమం ప్లీయంత ప్లీయంత తేతే ప్లీయంతా ప్లీయంత ఏతా ఏతాస్తే ప్లీయంతా ప్లీయంత ఏతా ఏతాస్తేత ఏతాదిశ్యా దిశ్యా ఏతాస్తేత ఏతాదిశ్యా ఏతాదిశ్యా దిశ్యా ఏతా ఏతాదిశ్యా అపశ్యన్న పశ్యన్ దిశ్యా ఏతా ఏతాదిశ్యా అపశ్యన్ అపశ్యన్న పశ్యన్ దిశ్యా దిశ్యా అపశ్యంతాస్తా అపశ్యన్ దిశ్యా దిశ్యా అపశ్యంతా అపశ్యంతాస్తా అపశ్యన్న పశ్యంతా ఉపోపత అపశ్యన్న పశ్యంతా ఉపోపతాస్తా ఉపాదధత దధతోపతాస్తా ఉపాదధత ఉపాదధత దధతోపోపాదధతాభిస్తాభిరదధతోపోపాదధతతాభిరదధతతాభిర్వై వై తాభిరదధతా దధతతాభిర్వై వై వై తే దిశో దిశస్తే వై వై తే దిశః దిశో దిశస్తే తే దిశో ద్రుగుంహన్న ద్రుగుంహన్ దిశస్తే తే దిశో ద్రుగుంహన్న దిశో ద్రుగుంహన్న ద్రుగుంహన్ దిశో దిశో ద్రుగుంహన్ యత్ ద్రుగుంహన్ దిశో దిశో ద్రుగుంహన్ యత్ ద్రుగుంహన్ యత్ ద్రుగుంహన్న ద్రుగుంహన్ యత్ దిశ్యా దిశ్యా యత్ ద్రుగుంహన్న ద్రుగుంహన్ యత్ దిశ్యా యత్ దిశ్యా దిశ్యా యత్ యత్ దిశ్యా ఉపదధాత్యుపదధాతి దిశ్యా యత్ యత్ దిశ్యా ఉపదధాతి దిశ్యా ఉపదధాత్యుపదధాతి దిశ్యా దిశ్యా ఉపదధాతి దిశాం దిశాముపదధాతి దిశ్యా దిశ్యా ఉపదధాతి దిశాం దధాతి దిశాం దిశాముపదధాత్యుపదధాతి దిశాం విధృత్యై విధృత్యై దిశాముపదధాత్యుపదధాతి దిశాం విధృత్యై ఉపదధాతీత్యుపదధాతి దిశాం విధృత్యై విధృత్యై దిశాం దిశాం విధృత్యై దశ దశ విధృత్యై దిశాం దిశాం విధృత్యై దశ విధృత్యై దశ దశ విధృత్యై విధృత్యై దశ ప్రాణభృతః ప్రాణభృతో దశ విధృత్యై విధృత్యై దశ ప్రాణభృతః దశ ప్రాణభృతః ప్రాణభృతో దశ దశ ప్రాణభృతః పురస్తాత్ పురస్తాత్ ప్రాణభృతో దశ దశ ప్రాణభృతః పురస్తాత్ ప్రాణభృతః పురస్తాత్ పురస్తాత్ ప్రాణభృతః ప్రాణభృతః పురస్తాదుపోప పురస్తాత్ ప్రాణభృతః ప్రాణభృతః పురస్తాదుప ప్రాణభృత ఇది ప్రాణభృతః పురస్తాదుపోప పురస్తాత్ పురస్తాదుప దధాతి దధాత్యుప పురస్తాత్ పురస్తాదుప దధాతి దధాతి దధాత్యుపోప దధాతి నవ నవ దధాత్యుపోప దధాతి నవ దధాతి నవ నవ దధాతి దధాతి నవ వై వై నవ దధాతి దధాతి నవ వై నవ వై వై నవ నవ వై పురుషే పురుషే వై నవ నవ వై పురుషే వై పురుషే పురుషే వై వై పురుషే ప్రాణాః ప్రాణాః పురుషే వై వై పురుషే ప్రాణాః ప్రాణాః ప్రాణాః పురుషే పురుషే ప్రాణానాభిర్నాభిః ప్రాణాః పురుషే పురుషే ప్రాణానాభిః ప్రాణానాభిర్నాభిః ప్రాణాః ప్రాణానాభిర్ దశమీ దశమీ ప్రాణాః ప్రాణానాభిర్దశమీ ప్రాణాదితి ప్రాణానాభిర్దశమీ దశమీ నాభిర్నాభిర్దశమీ ప్రాణాన్ ప్రాణాన్ దశమీ నాభిర్నాభిర్దశమీ ప్రాణాశమీ ప్రాణాన్ ప్రాణాన్ దశమీ దశమీ ప్రాణానేవైవ ప్రాణాన్ దశమీ దశమీ ప్రాణానేవ ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవ పురస్తాత్ పురస్తాదేవ ప్రాణాన్ ప్రాణానేవ పురస్తాత్ ప్రాణానితి పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాత్ ధత్తే ధత్తే పురస్తాదేవైవ పురస్తాత్ పురస్తాత్ పురస్తాత్ తస్మాత్ పురస్తాత్ పురస్తాత్ ప్రాణాః ప్రాణాః పురస్తాత్ తస్మాత్ తస్మాత్ పురస్తాత్ ప్రాణాః పురస్తాత్ ప్రాణాః ప్రాణాః పురస్తాత్ పురస్తాత్ ప్రాణాః జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం ప్రాణాః పురస్తాత్ పురస్తాత్ ప్రాణాః జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం ప్రాణాః ప్రాణాః జ్యోతిష్మదీముత్తమాముత్తమాం జ్యోతిష్మదీం ప్రాణాః ప్రాణాః జ్యోతిష్మదీముత్తమా ప్రాణ ఇది ప్రాణా జ్యోతిష్మదీముత్తమాముత్తమాం జ్యోతిష్మదీం జ్యోతిష్మదీముత్తమాముపోపోత్తమాం జ్యోతిష్మదీం జ్యోతిష్మదీముత్తమాముపోపోత్తమాముపదధాతి తథాత్యుపోత్తమాముత్తమాముపదధాతి ్యుపోపదధాతి తస్మాత్ తస్మాత్తుపోపదధాతి తస్మాత్ ప్రాణానాం ప్రాణానాం తస్మాత్ ప్రాణానాం ప్రాణానాం తస్మాత్ తస్మాత్ ప్రాణానాం వాగ్ వాగ్ ప్రాణానాం తస్మాత్ తస్మాత్ ప్రాణానాం ప్రాణానాం వాగ్ వాగ్ ప్రాణానాం ప్రాణానాం వాగ్ జ్యోతి జ్యోతిర్వాక్ ప్రాణానాం ప్రాణానాం వాగ్ జ్యోతి ప్రాణానామితి ప్రాణానా వాగ్ జ్యోతిర్జ్యోతిర్వాక్ వాగ్ జ్యోతిరుత్తమోత్తమా జ్యోతిర్వాక్ వాగ్ జ్యోతిరుత్తమా జ్యోతిరుత్తమోత్తమా జ్యోతిర్జ్యోతిరుత్తమా దశ దశోత్తమా జ్యోతిర్జ్యోతిరుత్తమా దశ దశ దశోత్తమోత్తమా దశోపోపదశోత్తమోత్తమాదశోపదశోపదధాతిపదశోపదధాతిపదధాతిపోపదధాతి దశాక్షరాదశాక్షరాదధాత్యుపోపదధాతి దశాక్షరాదధాతి దశాక్షరాదశాక్షరాదధాతి దధాతి దశాక్షరా విరాట్ విరాట్ దశాక్షరాదధాతి దధాతి దశాక్షరా విరాట్ అక్షరా విరాట్ విరాట్ దశాక్షరాదశాక్షరా విరాట్ దశాక్షరేతి దశ అక్షరా విరాట్ విరాట్ విరాట్ విరాట్ విరాట్ ఛందసాం ఛందసాం విరాట్ విరాట్ ఛందసాం జ్యోతిర్జ్యోతిశ్చందసాం విరాట్ విరాట్ ఛందసాం జ్యోతి విరాడితి విరాట్ ఛందసాం జ్యోతిర్జ్యోతిశ్చందసాం ఛందసాం జ్యోతి జ్యోతిర్జ్యోతి జ్యోతిరేవైవ జ్యోతిర్జ్యోతిరేవ పురస్తాత్ పురస్తాదేవ జ్యోతిర్జ్యోతిరేవ పురస్తాదేవ పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాత్ ధత్తే ధత్తే పురస్తాదేవైవ పురస్తాత్ ధత్తే పురస్తాత్ ధత్తే ధత్తే పురస్తాత్ పురస్తాత్ ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే పురస్తాత్ పురస్తాత్ ధత్తే తస్మాత్ తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ పురస్తాత్ పురస్తాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ పురస్తాత్ తస్మాత్ పురస్తాత్ పురస్తాత్ తస్మాత్ తస్మాత్ పురస్తాత్ జ్యోతిర్జ్యోతిః పురస్తాత్ తస్మాత్ తస్మాత్ పురస్తాత్ జ్యోతి పురస్తాత్ జ్యోతిర్జ్యోతిః పురస్తాత్ పురస్తాత్ జ్యోతిరుపోప జ్యోతిః పురస్తాత్ పురస్తాత్ జ్యోతిరుపా జ్యోతిరుపోప జ్యోతిర్జ్యోతిరుపాస్మహాస్మహ జ్యోతిర్జ్యోతిరుపాస్మహేస్మహాస్మహ ఉపోమాస్మహే ఛందాగుంసి ఛందాగుస్యాస్మహ ఉపోమాస్మహే ఛందాగుంసి ఆస్మహే ఛందాగుంసి ఛందాగుస్యాస్మహ ఆస్మహే ఛందాగుంసి పశుషు పశుషు ఛందాగుస్యాస్మహ ఆస్మహే ఛందాగుంసి పశుషు ఛందాగుంసి పశుషు పశుషు ఛందాగుంసి ఛందాగుంసి పశుష్వాజి మాజిం పశుషు ఛందాగుంసి ఛందాగుంసి పశుష్వాజిం పశుష్వాజి మాజిం పశుషు పశుష్వాజి మయురయురాజిం పశుషు పశుష్వాజి మయోజి మయురయురాజి మాజి మయుస్తాగుస్తానయురాజి మాజి మయుస్తాన స్థానయురయుస్తాన్ బృహతి బృహతి తానయురయుస్తాన్ బృహతి బృహతి బృహతి తాగుస్తాన్ బృహత్యు బృహతి తాగుస్తాన్ బృహత్యుగో షట్ త్రిగుంషత్ సంపద్యంతే పద్యంతే పద్యంతే సగుంసం పద్యంతే షట్ త్రిగుంశదక్షరా షట్ త్రిగుంశదక్షరా పద్యంతే సగుంసం పద్యంతే షట్ త్రిగుంశదక్షరా షట్ త్రిగుంశదక్షరా షట్ త్రిగుంశదక్షరా పద్యంతే పద్యంతే షట్ త్రిగుంశదక్షరా బృహతి బృహతి షట్ త్రిగుంశదక్షరా పద్యంతే పద్యంతే షట్ త్రిగుంశదక్షరా బృహతి త్రిగుంశదక్షరా బృహతి బృహతి షట్ త్రిగుంశదక్షరా షట్ త్రిగుంశదక్షరా బృహతి బార్హత బార్హత బృహతి షట్ త్రిగుంశదక్షరా షట్ త్రిగుంశదక్షరా బృహతి బార్హత త్రిగుంశదక్షరేతి షట్ త్రిగుంశత్ అక్షరా బృహతి బార్హత బార్హత బృహతి బృహతి బార్హత పశవః పశవో బార్హత బృహతి బృహతి బార్హత పశవః బార్హత పశవః పశవో బార్హత బార్హత పశవో బృహత్యా బృహత్యా పశవో బార్హత బార్హత పశవో బృహత్యా బృహత్యా బృహత్యా పశవః పశవో బృహత్యైవ బృహత్యా పశవః పశవో బృహత్యైవ బృహత్యైవ బృహత్యా బృహత్యైవాస్మా అస్మా ఏవ బృహత్యా బృహత్యైవాస్మై ఏవాస్మా అస్మా ఏవైవాస్మై పశూన్ పశూనస్మా ఏవైవాస్మై పశూస్మై పశూన్ పశూనస్మా అస్మై పశూన వావ పశూనస్మా అస్మై పశూన వా పశూన వావ పశూన్ పశూన వృంధే వృంధేవ పశూన్ పశూన వృంధే వృంధే వృంధే వావరుంధే బృహతి బృహతి రుంధే వావరుంధే బృహతి బృహతి బృహతి రుంధే రుంధే బృహతి ఛందసాన్ ఛందసాం బృహతి రుంధే రుంధే బృహతి ఛందసాన్ ఛందసాన్ ఛందసాం బృహతి బృహతి ఛందసా గుస్వారాజ్యం ఛందసాం బృహతి బృహతి ఛందసా గుస్వారాజ్యం ఛందసా గుస్వారాజ్యం ఛందసాన్ ఛందసా గుస్వారాజ్యం పరి పరి స్వారాజ్యం ఛందసాన్ ఛందసా గుస్వారాజ్యం పరి స్వారాజ్యం పరిస్వారాజ్యస్వారాజ్యం పరి యాయ పరిస్వారాజ్యస్వారాజ్యం పరి యాయ స్వారాజ్యమితి స్వారాజ్యం యాయ పరి పరి యాయ పరి పరి యాయ్యేత ఉపధీయంత ఉపధీయంత ఏతాయస్యేత ఉపధీయంతే ఏత ఉపధీయంత ఉపధీయంత ఏత ఉపధీయంతే గచ్చతి గచ్చత్యుపధీయంత ఏత ఏత ఉపధీయంతే గచ్చతి ఉపధీయంతే గచ్చతి గచ్చత్యుపధీయంత ఉపధీయంతే గచ్చతి స్వారాజ్యం గచ్చత్యుపధీయంత ఉపధీయంతే గచ్చతి స్వారాజ్యం ఉపధీయంత ఇత్యుపాధీయంతే స్వారాజ్యం గచ్చతి గచ్చతి స్వారాజ్యం సప్త సప్త స్వారాజ్యం గచ్చతి గచ్చతి స్వారాజ్యం సప్త స్వారాజ్యగు సప్త సప్త స్వారాజ్యగు స్వారాజ్యగు సప్త బాలకిల్యా బాలకిల్యా సప్త స్వారాజ్యగు స్వారాజ్యగు సప్త బాలకిల్యా స్వారాజ్యమితి స్వారాజ్యం సప్త బాలకిల్యా బాలకిల్యా సప్త సప్త బాలకిల్యా పురస్తాత్ పురస్తాత్ బాలకిల్యా సప్త సప్త బాలకిల్యా పురస్తాత్ బాలకిల్యా పురస్తాత్ పురస్తాత్ బాలకిల్యా బాలకిల్యా పురస్తాత్ గోప పురస్తాత్ బాలకిల్యా బాలకిల్యా పురస్తాత్ బాలకిల్యా ఇతి బాలకిల్యః పురస్తాత్ గోప పురస్తాత్ పురస్తాత్ పదధాతి దధాతి పురస్తాత్ పురస్తాత్ పదధాతి పదధాతి దధాతి గోప దధాతి సప్త సప్త దధాతి గోప దధాతి సప్త సప్త సప్త దధాతి దధాతి సప్త పశ్చాత్ పశ్చాత్ సప్త దధాతి దధాతి సప్త పశ్చాత్ సప్త పశ్చాత్ పశ్చాత్ సప్త సప్త పశ్చాత్ సప్త సప్త పశ్చాత్ సప్త సప్త పశ్చాత్ సప్త పశ్చాత్ సప్త సప్త పశ్చాత్ పశ్చాత్ సప్త వై వై సప్త పశ్చాత్ పశ్చాత్ సప్త వై సప్త వై వై సప్త సప్త వై శీర్షణ్యా శీర్షణ్యా వై సప్త సప్త వై శీర్షణ్యా వై శీర్షణ్యా శీర్షణ్యా వై వై శీర్షణ్యా ప్రాణా ప్రాణా శీర్షణ్యా వై వై శీర్షణ్యా ప్రాణా శీర్షణ్యా ప్రాణా ప్రాణా శీర్షణ్యా శీర్షణ్యా ప్రాణా ద్వౌ ద్వౌ ప్రాణా శీర్షణ్యా

యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్రివృత్యజ్ఞముఖమే వైవ యజ్ఞముఖం త్రివృత్రివృత్యజ్ఞముఖమేవ్ఞముఖం యజ్ఞముఖమే పురస్తాత్ పురస్తాదేవ యజ్ఞముఖం యజ్ఞముఖమే పురస్తాత్ పురస్తాత్ పురస్తాదేవ పురస్తాద్వి పురస్తాదేవ పురస్తాద్వి పురస్తాద్వి పురస్తాత్ పురస్తాద్వి యాతయితి యాతయితి పురస్తాత్ పురస్తాద్వి యాతయితి యాతయితి యాతయితి వివ్యాతయితి వ్యోమ యాతయితి వివ్యాతయితి వ్యోమ యాతయితి వ్యోమ వ్యోమ యాతయితి యాతయితి వ్యోమ సప్తదశ సప్తదశో వ్యోమ యాతయితి యాతయితి వ్యోమ సప్తదశ వ్యోమ సప్తదశ సప్తదశో వ్యోమ వ్యోమ సప్తదశ ఇది సప్తదశో వ్యోమ వ్యోమ సప్తదశ ఇది వ్యోమే దివి ఓమా సప్తదశ ఇది సప్తదశ సప్తదశ ఇది దక్షిణత దక్షిణత ఇది సప్తదశ సప్తదశ ఇది దక్షిణత సప్తదశ ఇది సప్తదశ ఇది దక్షిణత దక్షిణత ఇది దక్షిణతోన్నమన్నం దక్షిణత ఇది దక్షిణతోన్నమన్నం దక్షిణతో దక్షిణతోన్నం వై వా అన్నం దక్షిణతో దక్షిణతోన్నం వై అన్నం వై వా అన్నమన్నం వై వ్యోమ వ్యోమ వా అన్నమన్నం వై వ్యోమ వై వ్యోమ వ్యోమ వై వై వ్యోమాన్నమన్నం వ్యోమ వై వై వ్యోమాన్నం వ్యోమాన్నమన్నం సప్తదశ సప్తదశోన్నం సప్తదశోన్నమన్నకో సప్తదశోన్నమన్నకో సప్తదశోన్నమన్నకో సప్తదశోన్నమన్నకో సప్తదశ సప్తదశోన్నమేవైవాన్నకో సప్తదశ సప్తదశోన్నమేవా సప్తదశ ఇది సప్తదశమేవైవాన్నమన్నమేవ దక్షిణతో దక్షిణత ఏవాన్నమన్నమేవ దక్షిణత దక్షిణతో దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నమన్నం దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నం దక్షిణేనాన్నమన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతేద్యతేన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతేద్యతేన్నమన్నమద్యతే ధరుణో ధరుణోద్యతేన్నమన్నమద్యతే ధరుణః ధరుణో ధరుణోద్యతేద్యతే ధరుణ ఏక విభూంశ ఏక విభూంశో ధరుణోద్యతేద్యతే ధరుణ ఏక విభూంశః ధరుణ ఏక విభూంశ ఏక విభూంశో ధరుణో ధరుణ ఏక విభూంశ ఇదిత్యేక విభూంశో ధరుణో ధరుణ ఏక విభూంశ ఇది ఏక విభూంశ ఇదిత్యేక విభూంశ ఏక విభూంశ ఇది పశ్చాత్ పశ్చాదిత్యేక విభూంశ ఏక విభూంశ ఇది పశ్చాత్ ఏక విభూంశ ఇత్యేక విభూంశః పశ్చాత్ పశ్చాదిదీతి పశ్చాత్ ప్రతిష్టా ప్రతిష్టా పశ్చాదిదీతి పశ్చాత్ ప్రతిష్టా పశ్చాత్ ప్రతిష్టా ప్రతిష్టా పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్టా వై వై ప్రతిష్టా పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్టా వై ప్రతిష్టా వై వై ప్రతిష్టా ప్రతిష్టా వా ఏక విభూంశ ఏక విభూంశో వై ప్రతిష్టా ప్రతిష్టా వా ఏక విభూంశః ప్రతిష్ఠేతి ప్రతిష్టా ఏక విభూంశ ఏక విభూంశో వై వా ఏక విభూంశ ప్రతిష్ఠితి ప్రతిష్ఠిత్యా ఏక విభూంశో వై వా ఏక విభూంశ ప్రతిష్ఠితి ఏక విభూంశ ప్రతిష్ఠితి ప్రతిష్ఠిత్యా ఏక విభూంశ ప్రతిష్ఠితి భాంతో భాంత ప్రతిష్ఠిత్యా ఏక విభూంశ ప్రతిష్ఠితి భాంతః ఏక విభూంశ ఇత్యేక విభూంశ ప్రతిష్ఠిత్యే భాంతో భాంత ప్రతిష్ఠిత్యే ప్రతిష్ఠిత్యే భాంత పంచదశ పంచదశో భాంత ప్రతిష్ఠిత్యే ప్రతిష్ఠిత్యే భాంత పంచదశ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యే భాంత పంచదశ పంచదశో భాంతో భాంత పంచదశ ఇది పంచదశో భాంతో భాంత పంచదశ ఇది పంచదశ ఇది పంచదశ పంచదశ ఇత్యుత్తరత ఉత్తరత ఇది పంచదశ పంచదశ ఇత్యుత్తరత పంచదశ ఇది పంచదశ ఉత్తరత ఉత్తరత ఇదిత్యుత్తరత ఓజ ఓజ ఉత్తరత ఇదిత్యుత్తరత ఓజ ఓజ ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై వా ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై ఓజో వై వా ఓజ ఓజో వై భాంతో భాంతో వా ఓజ ఓజో వై భాంత భాంతో భాంతో భాంతో వై వై భాంత ఓజ ఓజో భాంతో వై వై భాంత ఓజ భాంత ఓజ ఓజో భాంతో భాంత ఓజ పంచదశ పంచదశ ఓజో భాంతో భాంత ఓజ పంచదశ పంచదశ పంచదశ ఓజ ఓజ పంచదశ ఓజ ఓజ పంచదశ ఓజ ఓజ పంచదశ ఓజ పంచదశ ఓజ ఓజ పంచదశ పంచదశ ఓజ ఏ వై ఓజ పంచదశ పంచదశ ఓజ పంచదశ ఇది పంచాదశ ఓజ ఏ వై ఓజ ఓజ ఏవోత్తరత ఉత్తరత ఏ ఓజ ఓజ ఏవోత్తరత ఏవోత్తరత ఉత్తరత ఏ వై ఓత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఏ వై ఓత్తరతో ధత్తే ఉత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ ధత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ తరత ఇత్యుదోత్తరత ధత్తే తస్మాత్ ధత్తే ధత్తే తస్మాదుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయి తస్మాత్ ధత్తే ధత్తే తస్మాదుత్తరతో విప్రయాయి మాదుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయి తస్మాత్ తస్మాదుత్తరతో విప్రయాయి హేతిదేత్యుత్తరతో విప్రయాయి తస్మాత్ తస్మాదుత్తరతో విప్రయాయి హేతి ఉత్తరతో విప్రయాయి జయతి నయత్యుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయి జయతి ప్రదూర్తి ప్రదూర్తి జయత్యుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయి జయతి ప్రదూర్తి విప్రయాయిత్యుత్తరత అభిప్రయాయి జయతి ప్రదూర్తి ప్రదూర్తి జయతి జయతి ప్రదూర్తిరష్టాదశోష్టాదశ ప్రదూర్తి జయతి జయతి ప్రదూర్తిరష్టాదశ ప్రదూర్తిరష్టాదశోష్టాదశ ప్రదోర్తిప్రదోర్తిరష్టాదశ ఇది త్రిష్టాదశ ప్రదోర్తిప్రదోర్తిరష్టాదశ ఇది ప్రదోర్తిరిది ప్రాప్తూర్తి త్రిష్టాదశ ఇది త్రిష్టాదశోష్టాదశ ఇది పురస్తాత్ పురస్తాది త్రిష్టాదశోష్టాదశ ఇది పురస్తాత్ అష్టాదశ ఇత్యష్టాదశః పురస్తాత్ పురస్తాదిది పురస్తాదు భోప పురస్తాదిది పురస్తాదు పురస్తాదు భోప పురస్తా పురస్తాదు పదధాతి దధాత్యుప పురస్తాత్ పురస్తాదు పదధాతి పదధాతి దధాత్యుప పదధాతి ద్వౌ ద్వౌ దధాత్యుప పదధాతి ద్వౌ దధాతి ద్వౌ ద్వౌ దధాతి దధాతి ద్వౌ త్రివృతౌ త్రివృతౌ ద్వౌ దధాతి దధాతి ద్వౌ త్రివృతౌ త్రివృతౌ త్రివృతౌ ద్వౌ ద్వౌ త్రివృతావపి పూర్వమపి పూర్వం త్రివృతౌ ద్వౌ ద్వౌ త్రివృతావపి పూర్వం త్రివృతావపి పూర్వమపి పూర్వం త్రివృతౌ త్రివృతావపి పూర్వం యజ్ఞముఖే యజ్ఞముఖేపి పూర్వం త్రివృతౌ త్రివృతావపి పూర్వం యజ్ఞముఖే త్రివృతావితిత్రివృతౌపూర్వం యజ్ఞముఖే యజ్ఞముఖేపి పూర్వమపి పూర్వం యజ్ఞముఖే వియజ్ఞముఖేపి పూర్వమపి పూర్వం యజ్ఞముఖే పూర్వమిచ్చవి పూర్వం యజ్ఞముఖే వియజ్ఞముఖే యజ్ఞముఖే వియాతయతి యాతయతి వియజ్ఞముఖే యజ్ఞముఖే వియాతయతి యజ్ఞముఖ ఇది యజ్ఞముఖే యాతయతి యాతయతి వివియాతయత్యభివర్తోభివర్తో యాతయతి వివియాతయత్యభివర్తః యాతయత్యభివర్తోభివర్తో యాతయతి యాతయత్యభివర్తస్య విగుంశస్య విగుంశోభివర్తో యాతయతి యాతయత్యభివర్తస్య విగుంశః అభివర్తస్య విగుంశస్య విగుంశోభివర్తో అభివర్తస్య విగుంశ ఇతి స విగుంశోభివర్తోభివర్తస్య విగుంశ ఇతి అభివర్త ఇత్యభివర్తః స విగుంశ ఇతి స విగుంశస్య విగుంశ ఇతి దక్షిణతో దక్షిణత ఇతి స విగుంశస్య విగుంశ ఇతి దక్షిణత విగుంశ ఇతి స విగుంశః దక్షిణతో దక్షిణత ఇతి దక్షిణతోన్నమన్నం దక్షిణత ఇతి దక్షిణతోన్నం దక్షిణతోన్నమన్నం దక్షిణతో దక్షిణతోన్నం వై వా అన్నం దక్షిణతో దక్షిణతోన్నం వై అన్నం వై వా అన్నమన్నం వా అభివర్తోభివర్తో వా అన్నమన్నం వా అభివర్తః అభివర్తోభివర్తో వై వా అభివర్తోన్నమన్నమభివర్తో వై వా అభివర్తోన్నం అభివర్తోన్నమన్నమభివర్తోభివర్తోన్నగో స విగుంశస్య విగుంశోన్నమభివర్తోభివర్తోన్నగో స విగుంశః అభివర్త ఇత్యభివర్తః అన్నగో స విగుంశస్య విగుంశోన్నమన్నగో స విగుంశోన్నమన్నగో స విగుంశోన్నమన్నగో స విగుంశోన్నం విగుంశోన్నమన్నగో స విగుంశస్య విగుంశోన్నమేవైవాన్నగో స విగుంశస్య విగుంశోన్నమేవా స విగుంశ ఇతి స విగుంశః అన్నమేవైవాన్నమన్నమేవ దక్షిణతో దక్షిణత ఏవాన్నమన్నమేవ దక్షిణతః ఏవ దక్షిణతో దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నమన్నం దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నం దక్షిణేనాన్నమన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతేన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతే మద్యతేన్నమన్నమద్యతే వర్చో వర్చోద్యతేన్నమన్నమద్యతే వర్చః మద్యతే వర్చో వర్చోద్యతేద్యతే వర్చో ద్వావిపుంశో ద్వావిపుంశో వర్చోద్యతేద్యతే వర్చో ద్వావిపుంశః ద్వావిపుంశో ద్వావిపుంశో వర్చో వర్చో ద్వావిపుంశ ఇది ద్వావిపుంశో వర్చో వర్చో ద్వావిపుంశ ఇది ద్వావిపుంశ ఇది ద్వావిపుంశో ద్వావిపుంశ ఇది పశ్చాత్ పశ్చాదితి ద్వావిపుంశో ద్వావిపుంశ ఇది పశ్చాత్ పశ్చాత్ పశ్చాదితి పశ్చాద్యద్యత్ పశ్చాదితి పశ్చాద్యత్ పశ్చాద్యద్యత్ పశ్చాత్ పశ్చాద్యద్విపుంశతిర్విపుంశతి యత్ పశ్చాత్ పశ్చాద్యద్విపుంశతి యోనిశ్చతుర్విపుంశో యోనిశ్చతుర్విపుంశో యోనిశ్చతుర్విపుంశ ఇది చతుర్విపుంశ విపుంశో యో నిర్యోనిశ్చతుర్విపుంశ ఇతి చతుర్విపుంశ ఇతి పురస్తాత్ పురస్తాదితి చతుర్విపుంశ ఇతి పురస్తాత్ చతుర్విపుంశ ఇతి చతుః విపుంశః పురస్తాత్ పురస్తాదితి పురస్తాదుపోప పురస్తాదితి పురస్తాదుప పురస్తాదుపోప పురస్తాత్ పురస్తాదుప దధాతి దధాత్యుప పురస్తాత్ పురస్తాదుప దధాతి దధాతి దధాత్యుపోప దధాతి చతుర్విపుంశత్యక్షరా చతుర్విపుంశత్యక్షరా దధాత్యుపోప దధాతి చతుర్విపుంశత్యక్షరా చతుర్విపుంశత్యక్షరా దధాతి దధాతి చతుర్విపుంశత్యక్షరా గాయత్రీ గాయత్రీ చతుర్విపుంశత్యక్షరా దధాతి దధాతి చతుర్విపుంశత్యక్షరా గాయత్రీ చతుర్విపుంశత్యక్షరా గాయత్రీ గాయత్రీ చతుర్విపుంశత్యక్షరా చతుర్విపుంశత్యక్షరా గాయత్రీ చతుర్విపుంశత్యక్షరేతి చతుర్విపుంశతి అక్షరా గాయత్రీ గాయత్రీ గాయత్రీ యజ్ఞముఖం యజ్ఞముఖం గాయత్రీ గాయత్రీ యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞాముఖం యజ్ఞముఖమేవైవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ పురస్తాదేవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ యజ్ఞముఖమితి యజ్ఞాముఖం ఏవ పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాద్వి పురస్తాదేవైవ పురస్తాద్వి పురస్తాద్వి పురస్తాత్ పురస్తాద్వి యాతయతి యాతయతి పురస్తాత్ పురస్తాద్వి యాతయతి యాతయతి యాతయతి వియాతయతి గర్భాగర్భాయాతయతి వియాతయతి గర్భాః యాతయతి గర్భా గర్భా యాతయతి యాతయతి గర్భాః పంచవిగుంశ పంచవిగుంశో గర్భా యాతయతి యాతయతి గర్భాః పంచవిగుంశః పంచవిగుంశ పంచవిగుంశో గర్భా గర్భాః పంచవిగుంశ ఇది పంచవిగుంశో గర్భా గర్భాః పంచవిగుంశ ఇది పంచవిగుంశ ఇది పంచవిగుంశ పంచవిగుంశ ఇది దక్షిణతో దక్షిణత ఇది పంచవిగుంశ పంచవిగుంశ ఇది దక్షిణత పంచవిగుంశ ఇది పంచ దక్షిణతో దక్షిణత ఇది దక్షిణతోన్నమన్నం దక్షిణత ఇది దక్షిణతోన్నం దక్షిణతోన్నమన్నం దక్షిణతో దక్షిణతోన్నం వైవా అన్నం దక్షిణతో దక్షిణతోన్నం వై అన్నం వైవా అన్నమన్నం వై గర్భా గర్భా వా అన్నమన్నం వై గర్భా ఆహా గర్భా గర్భా వై వై గర్భా అన్నమన్నం గర్భా వై వై గర్భా అన్నం గర్భా అన్నమన్నం గర్భా గర్భా అన్నం పంచవిగుంశ పంచవిగుంశోన్నం గర్భా గర్భా అన్నం పంచవిగుంశ అన్నం పంచవిగుంశ పంచవిగుంశోన్నమన్నం పంచవిగుంశోన్నమన్నం పంచవిగుంశోన్నమన్నం పంచవిగుంశోన్నం పంచవిగుంశోన్నమన్నం పంచవిగుంశ పంచవిగుంశోన్నమేవైవాన్నం పంచవిగుంశ పంచవిగుంశోన్నమేవాంశ ఇది పంచ విగుంశ అన్నమేవైవాన్నమన్నమేవ దక్షిణతో దక్షిణత ఏవాన్నమన్నమేవ దక్షిణత ఏవ దక్షిణతో దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నమన్నం దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నం దక్షిణేనాన్నమన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతే ద్యతేన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతే అన్నమద్యతే ద్యతేన్నమన్నమద్యత ఓజ ఓజోద్యతేన్నమన్నమద్యత ఓజహాయత ఓజ ఓజోద్యతేద్యత ఓజస్త్రిణవస్త్రిణవ ఓజోద్యతేద్యత ఓజస్త్రిణవ ఓజస్త్రిణవస్త్రిణవ ఓజ ఓజస్త్రిణవ ఇది త్రిణవ ఓజ ఓజస్త్రిణవ ఇది నవ ఇది త్రిణవస్త్రిణవ ఇది పశ్చాత్ పశ్చాదితి త్రిణవస్త్రిణవ ఇది పశ్చాత్ పశ్చాదిరీతి పశ్చాదిమ ఇమే పశ్చాదిరీతి పశ్చాదిమే పశ్చాదిమ ఇమే పశ్చాత్ పశ్చాదిమే వై వా ఇమే పశ్చాత్ పశ్చాదిమే వై ఇమే వై వా ఇమ ఇమే వై లోకా లోకా వా ఇమ ఇమే వై లోకా లోకా లోకా వై వై లోకాస్త్రిణవస్త్రిణవో లోకా వై వై లోకాస్త్రిణవ లోకాస్త్రిణవస్త్రిణవో లోకా లోకాస్త్రిణవ ఏష్ తృణవో లోకా లోకాస్త్రిణవ ణవ ఏష్ే శత్రుణవస్త్రిణవ ఏష్ే వై వై శత్రుణవస్త్రిణవ ఏష్ే వాణవ ఇది త్రీ నవ ఏష్ వై వైష్ే లోకేష్వేవ లోకేషు లోకేష్వేవైష్వేవ లోకేషు లోకేషు లోకేష్వేవైవ లోకేషు ప్రతి ప్రతి లోకేష్వేవైవ లోకేషు ప్రతి లోకేషు ప్రతి ప్రతి లోకేషు లోకేషు ప్రతిష్టతి తిష్టతి ప్రతి లోకేషు లోకేషు ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి సంభరణ సంభరణ తిష్టతి ప్రతి ప్రతిష్టతి సంభరణ తిష్టతి సంభరణ సంభరణ తిష్టతి తిష్టతి సంభరణస్త్రయో వింశస్త్రయో వింశ సంభరణస్తిష్టతి తిష్టతి సంభరణస్త్రయో వింశ సంభరణస్త్రయో వింశస్త్రయో వింశ సంభరణ సంభరణస్త్రయో వింశ ఇది త్రయో వింశ సంభరణ సంభరణస్త్రయో వింశ ఇది సంభరణ ఇది సంభరణ వింశ ఇది త్రయో వింశస్త్రయో వింశ ఇత్యుత్తరత ఉత్తరత ఇది త్రయో వింశస్త్రయో వింశ ఇత్యుత్తరత త్రయో వింశ ఇది త్రయ వింశ ఉత్తరత ఉత్తరత ఇది ఉత్తరదస్తస్మాత్తరదస్తస్మాత్తరదస్తస్మాత్తస్మాదుత్తరద ఉత్తరదస్తస్మాత్ సవ్య సవ్యస్తస్మాదుత్తరద ఉత్తరదస్తస్మాత్ సవ్య తరత ఇత్యుత్ తరత స్మాత్ సవ్య సవ్యస్తస్మాత్తస్మాత్ సవ్యోస్తయోరహస్తయో సవ్యస్తస్మాత్తస్మాత్ సవ్యోస్తయోరహస్తయో సంభార్యతర సంభార్యతరోహస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస్తయోర్హస ఆదిత్యో ప్రధ్నస్య ప్రధ్నస్యాదిత్యో వైవా ఆదిత్యో ప్రధ్నస్యా

యజ్ఞముఖమితి యజ్ఞముఖం అగ్నిరగ్నిర్వైవ అగ్నిర్యజ్ఞముఖం యజ్ఞముఖమగ్నిర్వైవ అగ్నిర్యజ్ఞముఖం అగ్నిర్యజ్ఞముఖం యజ్ఞముఖమగ్నిరగ్నిర్యజ్ఞముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖమగ్నిరగ్నిర్యజ్ఞముఖం దీక్షాముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం త్రివృత యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖమేవైవ యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖమేవ యజ్ఞముఖమేవైవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ పురస్తాదేవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ యజ్ఞముఖమితి యజ్ఞముఖం ఏవ పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాద్వి పురస్తాదేవైవ పురస్తాద్వి పురస్తాద్వి పురస్తాత్ పురస్తాద్వి జాతయతి జాతయతి విపురస్తాత్ పురస్తాద్వి జాతయతి యాతయతి యాతయతి వియాతయతి నృచక్షసాన్ నృచక్షసాన్ యాతయతి వియాతయతి నృచక్షసాన్ నృచక్షసాన్ నృచక్షసాన్ యాతయతి యాతయతి నృచక్షసాం భాగో భాగో నృచక్షసాన్ యాతయతి యాతయతి నృచక్షసాం భాగ నృచక్షసాం భాగో భాగో నృచక్షసాన్ నృచక్షసాం భాగో శ్రీ భాగో నృచక్షసాన్ నృచక్షసాం భాగో శ్రీ నృచక్షసామితి నృచక్షసాం భాగో శ్రీ భాగో భాగో శ్రీతీత్యసి భాగో భాగో శ్రీతి శ్రీతీత్యస్య శ్రీతి దక్షిణతో దక్షిణత ఇత్యస్య శ్రీతి దక్షిణత దక్షిణతో దక్షిణత ఇది దక్షిణత శుశ్రువాగూస శుశ్రువాగూస దక్షిణత ఇది దక్షిణత శుశ్రువాగూస దక్షిణత శుశ్రువాగూస శుశ్రువాగూసో దక్షిణతో దక్షిణత శుశ్రువాగూసో వై వై శుశ్రువాగూసో దక్షిణతో దక్షిణత శుశ్రువాగూసో వై శ్రువాగూసో వై వై శుశ్రువాగూస శుశ్రువాగూసో వై నృజక్షసో నృజక్షసో వై శుశ్రువాగూస శుశ్రువాగూసో వై నృజక్షస వై నృజక్షసో నృజక్షసో వై వై నృజక్షసోన్నమన్నం నృజక్షసో వై వై నృజక్షసోన్నం నృజక్షసోన్నమన్నం నృజక్షసో నృజక్షసోన్నం ధాతా ధాతాన్నం నృజక్షసో నృజక్షసోన్నం ధాతా నృజక్షసాతా ధాతాన్నమన్నం ధాతా జాతాయ జాతాయ ధాతాన్నమన్నం ధాతా జాతాయ ధాతా జాతాయ జాతాయ ధాతా ధాతా జాతాయైవైవ జాతాయ ధాతా ధాతా జాతాయైవ జాతాయైవైవ జాతాయ జాతాయైవాస్మా అస్మా ఏవ జాతాయ జాతాయైవాస్మై జాతోన్నమన్నమత్యన్నమత్యన్నమన్నమత్తి జనిత్రం జనిత్రమత్యన్నమన్నమత్తి జనిత్రం జనిత్రం జనిత్రమత్యత్తి జనిత్రగ్గుస్పృతగ్గుస్పృతం జనిత్రమత్యత్తి జనిత్రగ్గుస్పృతం జనిత్రగ్గుస్పృతగ్గుస్పృతం జనిత్రం జనిత్రగ్గుస్పృతకం సప్తదశ సప్తదశ స్పృతం జనిత్రం జనిత్రగ్గుస్పృతకం సప్తదశ సప్తదశ సప్తదశ స్పృతగ్గుస్పృతకం సప్తదశ స్తోమ స్తోమ సప్తదశ స్పృతగ్గుస్పృతకం సప్తదశ స్తోమ సప్తదశ స్తోమ స్తోమ సప్తదశ సప్తదశ స్తోమ ఇది స్తోమ సప్తదశ సప్తదశ స్తోమ ఇది సప్తదశ ఇది సప్తదశ స్తోమ ఇది స్తోమ స్తోమ ఇత్యాహ హేతి స్తోమ స్తోమ ఇత్యాహ ఇత్యాహ హేది ఇత్యాహ అన్నమన్నమా హేది ఇత్యాహ అన్నం ఇంద్రస్య ప్రతిష్ఠిత్యా ఇంద్రస్య భాగ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠితి

బ్రహ్మోత్తరత ఇదిత్యుత్తరతో బ్రహ్మోత్తరతో బ్రహ్మ బ్రహ్మోత్తరత ఉత్తరతో బ్రహ్మ వై వై బ్రహ్మోత్తరత ఉత్తరతో బ్రహ్మ వై కరత ఇద్యుతరత బ్రహ్మ వై వై బ్రహ్మ బ్రహ్మ వై దేవో దేవో వై బ్రహ్మ బ్రహ్మ వై దేవ వై దేవో దేవో వై వై దేవ సవిత సవిత దేవో వై వై దేవ సవిత సవిత సవిత దేవో దేవ సవిత బ్రహ్మ బ్రహ్మ సవిత దేవో దేవ సవిత బ్రహ్మ సవిత బ్రహ్మ బ్రహ్మ సవిత సవిత బ్రహ్మ బృహస్పతిర్ బృహస్పతి బ్రహ్మ సవిత సవిత బ్రహ్మ బృహస్పతి బ్రహ్మ బృహస్పతిర్ బృహస్పతిర్ బ్రహ్మ బ్రహ్మ బృహస్పతిర్ బ్రహ్మ బ్రహ్మ బృహస్పతిర్ బ్రహ్మ బ్రహ్మ బృహస్పతిర్ బ్రహ్మ బృహస్పతిర్ బ్రహ్మ బ్రహ్మ బృహస్పతిర్ బృహస్పతిర్ బ్రహ్మ చతుష్టోమశ్చతుష్టోమో బ్రహ్మ బృహస్పతిర్ బృహస్పతిర్ బ్రహ్మ చతుష్టోమ బ్రహ్మ చతుష్టోమశ్చతుష్టోమో బ్రహ్మ బ్రహ్మ చతుష్టోమో బ్రహ్మ వర్చసం బ్రహ్మ వర్చసం చతుష్టోమో బ్రహ్మ బ్రహ్మ చతుష్టోమో బ్రహ్మ వర్చసం చతుష్టోమో బ్రహ్మ వర్చసం బ్రహ్మ వర్చసం చతుష్టోమశ్చతుష్టోమో బ్రహ్మ వర్చసమేవైవ బ్రహ్మ వర్చసం చతుష్టోమశ్చతుష్టోమో బ్రహ్మ వర్చసమేవ చతుష్టోమ ఇతి చతుః స్తోమః బ్రహ్మ వర్చసమేవైవ బ్రహ్మ వర్చసం బ్రహ్మ వర్చసమేవోత్తరత ఉత్తరత ఏవ బ్రహ్మ వర్చసం బ్రహ్మ వర్చసమేవోత్తరత వర్చసమితి బ్రహ్మ వర్చసం ఏవోత్తరత ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తే ధత్తే దత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్తస్మాత్తే ధత్తే తస్మాదుత్తర ఉత్తరస్తస్మాత్తే ధత్తే తస్మాదుత్తర తస్మాదుత్తర ఉత్తరస్తస్మాత్తస్మాదుత్తరోర్ధ ఉత్తరస్తస్మాత్తస్మాదుత్తరోర్ధ ఉత్తరోర్ధోర్ధ ఉత్తర ఉత్తరోర్ధో బ్రహ్మవర్చసి తరో బ్రహ్మవర్చసి తరోర్ధ ఉత్తర ఉత్తరోర్ధో బ్రహ్మవర్చసి తర ఇత్యుత బ్రహ్మవర్చసి తరో బ్రహ్మవర్చసి తరోర్ధోర్ధో బ్రహ్మవర్చసి తర సావిత్రవదీ సావిత్రవదే బ్రహ్మవర్చసి తరోర్ధోర్ధో బ్రహ్మవర్చసి తర సావిత్రవదీ బ్రహ్మవర్చసి తర సావిత్రవదీ సావిత్రవదే బ్రహ్మవర్చసి తరో బ్రహ్మవర్చసి తర సావిత్రవదీ భవతి భవతి సావిత్రవదీ బ్రహ్మవర్చసి తరో బ్రహ్మవర్చసి తర సావిత్రవదీ భవతి బ్రహ్మవర్చసి తర ఇది బ్రహ్మవర్చసి సావిత్రవతి భవతి భవతి సావిత్రవతి సావిత్రవతి భవతి ప్రసూచై ప్రసూచై భవతి సావిత్రవతి సావిత్రవతి భవతి ప్రసూచై సావిత్రవతీతి సావిత్రవతి భవతి ప్రసూచై ప్రసూచై భవతి భవతి ప్రసూచై తస్మాత్ తస్మాత్ ప్రసూచై భవతి భవతి ప్రసూచై తస్మాత్ ప్రసూచై తస్మాత్ తస్మాత్ ప్రసూచై ప్రసూచై తస్మాత్ బ్రాహ్మణానాం బ్రాహ్మణానాం తస్మాత్ ప్రసూచై ప్రసూచై తస్మాత్ బ్రాహ్మణానాం ప్రసూచ్యా ఇతి ప్రసూచై తస్మాత్ బ్రాహ్మణానాం బ్రాహ్మణానాం తస్మాత్ తస్మాత్ బ్రాహ్మణానామిదీక్షీ బ్రాహ్మణానాం తస్మాత్ తస్మాత్ బ్రాహ్మణానామిదీక్షీ బ్రాహ్మణానామిదీక్షీ బ్రాహ్మణానాం బ్రాహ్మణానామిదీక్షీ సలి సలి రుదీక్షీ బ్రాహ్మణానాం బ్రాహ్మణానామిదీక్షీ సలి చే సని సనిర్దీక్షి చే సని ప్రసూత ప్రసూత సనిర్దీక్షి చే సని ప్రసూత ప్రసూత ప్రసూత సని సని ప్రసూత ధర్త్ర ధర్త్ర ప్రసూత సని సని ప్రసూత ధర్త్ర ప్రసూత ధర్త్రో ధర్త్ర ప్రసూత ప్రసూత ధర్త్రశ్చతుష్టోమశ్చతుష్టోమో ధర్త్ర ప్రసూత ప్రసూత ధర్త్రశ్చతుష్టోమ ప్రసూతేతి ప్రసూత ధర్త్రశ్చతుష్టోమశ్చతుష్టోమో ధర్త్రో ధర్త్రశ్చతుష్టోమ ఇదీతి చతుష్టోమో ధర్త్రో ధర్త్రశ్చతుష్టోమ ఇది దుష్టోమ ఇది చతుష్టోమశ్చతుష్టోమ ఇది పురస్తాత్ పురస్తాదితి చతుష్టోమశ్చతుష్టోమ ఇది పురస్తాత్ చతుష్టోమ ఇది చతుః స్తోమః పురస్తాత్ పురస్తాదితి పురస్తాదుపోప పురస్తాదితి పురస్తాదుపస్తాదుపోప పురస్తాత్ పురస్తాదుపదధాతి దధాత్యుప పురస్తాత్ పురస్తాదుపదధాతి దధాతి దధాత్యుపోప దధాతి యజ్ఞముఖం యజ్ఞముఖం దధాత్యుపోప దధాతి యజ్ఞముఖం దధాతి యజ్ఞముఖం యజ్ఞముఖం దధాతి యజ్ఞముఖం వై వై యజ్ఞముఖం దధాతి యజ్ఞముఖం వై యముఖం

ర్భూణామద్యతేర్భూణాం భాగో భాగర్భూణామద్యతేర్భూణాం భాగర్భూణాం భాగో భాగర్భూణామర్భూణాం భాగోస్తి భాగర్భూణామర్భూణాం భాగోసి భాగోస్తి భాగో భాగోసీతీత్యసి భాగో భాగోసీతీసీతీత్యస్యసీతి పశ్చాత్ పశ్చాదిత్యస్యసీతి పశ్చాది పశ్చాత్ పశ్చాదిదీతి పశ్చాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పశ్చాదిదీతి పశ్చాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై వివర్తో వివర్త ప్రతిష్ఠిత్యై పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్ఠిత్యై వివర్త ప్రతిష్ఠిత్యై వివర్తో వివర్త ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై వివర్తోష్టాచత్వారిగుంశోష్టాచత్వారిగుంశో వివర్త ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై వివర్తోష్టాచత్వారిగుంశోష్టాచత్వారిగుంశో వివర్తో వివర్తోష్టాచత్వారిగుంశ ఇతిష్టాచత్వారిగుంశో వివర్తో వివర్తోష్టాచత్వారిగుంశ ఇది వివర్త ఇది వివర్తాచత్వారిగుంశ ఇతిష్టాచత్వారిగుంశోష్టాచత్వారిగుంశ ఇత్యుత్తరత ఉత్తరత ఇతిష్టాచత్వారిగుంశోష్టాచత్వారిగుంశ ఇత్యుత్తరతాచత్వారిగుంశ్యుత్తరత ఉత్తరత ఇదిత్యుత్తరతో నయోరనయోరుత్తరత ఇదిత్యుత్తరతో ఉత్తరతోనయోరుత్తరత ఉత్తరతో నయోర్లోకయోర్లోకయోరణయోరుత్తరత ఉత్తరతో నయోర్లోకయో తరత దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్షిణతో దక్ అత్యన్నమన్నమత్యన్నమాన్నమత్యన్నమాన్నమాన్నమన్నమా స్యాన్నమన్నమా ఉపధీయంత ఉపధీయంత ఏతాయస్య ఉపధీయంతే. ఉపధీయంత ఉపధీయంత ఏతాయస్య ఏతాయస్య ఉపధీయంతే. ఏవైవ వివ్యేవాస్మా అస్మా ఏవ వివ్యేవాస్మై. ఏవైవాస్మా ఉచ్చత్యుచ్చత్యస్మా ఏవైవాస్మా.

దత్తే తస్మాత్ దక్షిణో దక్షిణస్తస్మాత్ దక్షిణో దక్షిణస్తస్మాత్ తస్మాత్ దక్షిణోర్ధోర్ధో దక్షిణస్తస్మాత్ తస్మాత్ దక్షిణోర్ధ దక్షిణోర్ధోర్ధో దక్షిణో దక్షిణోర్ధో బ్రహ్మవర్చసి తరో బ్రహ్మవర్చసి తరోర్ధో దక్షిణో దక్షిణోర్ధో బ్రహ్మవర్చసి తర బ్రహ్మవర్చసి తరో బ్రహ్మవర్చసి తరోర్ధోర్ధో బ్రహ్మవర్చసి తర షోడశ షోడశో బ్రహ్మవర్చసి తరోర్ధోర్ధో బ్రహ్మవర్చసి తర షోడశ్రహ్మవర్చసి తర షోడశ షోడశో బ్రహ్మవర్చసి తరో బ్రహ్మవర్చసి తర షోడశ స్తోమ స్తోమ షోడశో బ్రహ్మవర్చసి తరో బ్రహ్మవర్చసి తర షోడశ స్తోమ బ్రహ్మవర్చసి తర ఇది బ్రహ్మవర్చసి తర షోడశ స్తోమ స్తోమ షోడశ షోడశ స్తోమ ఇది స్తోమ షోడశ షోడశ స్తోమ ఇది స్తోమ ఇది స్తోమ స్తోమ ఇత్యుత్తరత ఉత్తరత ఇది స్తోమ స్తోమ ఇత్యుత్తరత ఇత్యుత్తరత ఉత్తరత ఇది ఇత్యుత్తరత ఓజ ఓజ ఉత్తరత ఇది ఇత్యుత్తరత ఓజ తరత ఓజ ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై వా ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై ఓజో వై వా ఓజ ఓజో వై షోడశ షోడశో వా ఓజ ఓజో వై షోడశ షోడశ షోడశో వై వై షోడశ ఓజ ఓజ షోడశ వై వై షోడశ ఓజ షోడశ ఓజ ఓజ షోడశ షోడశ ఓజ ఏ వై వౌజ షోడశ షోడశ ఓజ ఏ వా ఓజ ఏ వై వౌజ ఓజ ఏవోత్తరత ఉత్తరత ఏ వౌజ ఓజ ఏవోత్తరత ఏవోత్తరత ఉత్తరత ఏ వై వోత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఏ వై వోత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ తస్మాత్ దత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ తరత ఇత్యుత్తరత తస్మాత్ ధత్తే ధత్తే తస్మాదుత్తరతో అభిప్రాయుత్తరతో అభిప్రాయీ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాదుత్తరతో అభిప్రాయీస్మాదుత్తరతో అభిప్రాయుత్తరతో అభిప్రాయీ తస్మాత్ తస్మాదుత్తరతో అభిప్రాయీ రేతి రేత్యుత్తరతో అభిప్రాయీ తస్మాత్ తస్మాదుత్తరతో అభిప్రాయీ రేతి ఉత్తరతో అభిప్రాయీ రేతి రేత్యుత్తరతో అభిప్రాయుత్తరతో అభిప్రాయీ రేతి వజ్రో వజ్రో రేత్యుత్తరతో అభిప్రాయుత్తరతో అభిప్రాయీ జయతి వజ్రతో అభిప్రాయీత్యుత్తరత అభిప్రాయీ వజ్రో వజ్రో జయతి జయతి వజ్రో వై వై వజ్రో జయతి జయతి వజ్రో వై వజ్రో వై వై వజ్రో వజ్రో వై చతుశ్చత్వారిగుంశ్చతుశ్చత్వారిగుంశో వై వజ్రో వజ్రో వై చతుశ్చత్వారిగుంశ్చతుశ్చత్వారిగుంశో వై వై చతుశ్చత్వారిగుంశో వజ్రో వజ్రశ్చతుశ్చత్వారిగుంశో వై వై చతుశ్చత్వారిగుంశో వజ్ర చతుశ్చత్వారిగుంశో వజ్రో వజ్రశ్చతుశ్చత్వారిగుంశ్చతుశ్చత్వారిగుంశో వజ్ర షోడశ షోడశో వజ్రశ్చతుశ్చత్వారిగుంశ్చతుశ్చత్వారిగుంశో వజ్ర షోడశ చతుశ్చత్వారిగుంశ ఇతి చతుః చతుశ్చత్వారిగుంశ వజ్రశ్రోడశ షోడశో వజ్రో వజ్రశ్రోడశో యద్యత్ షోడశో వజ్రో వజ్రశ్రోడశో యతో షోడశో యద్యత్ షోడశ షోడశో యదేతే ఏతే షోడశ షోడశో యదేతే యద్యదేతే ఇష్టకే ఇష్టకే ఏతే యద్యదేతే ఇష్టకే ఇష్టకే ఇష్టకే ఏతే ఇష్టకే ఉపదధాత్యుపదధాతి ఇష్టకే ఏతే ఇష్టకే ఉపదధాతి ఏతే ఇత్యేతే ఇష్టకే ఉపదధా ఆత్యుపదధాతిష్టకే ఇష్టకే ఉపదధాతి జాతాన్ జాతానుపదధాతిష్టకే ఇష్టకే ఉపదధాతి జాతాన్ ఇష్టకే ఇది ఇష్టకే ఉపదధాతి జాతాన్ జాతానుపదధాత్యుపదధాతి జాతాగిశ్చ జాతానుపదధాత్యుపదధాతి జాతాగిశ్చ దధాతీత్యుపదధాతి జాతాగిశ్చ జాతాన్ జాతాగిశ్చైవైవ స జాతాన్ జాతాగిశ్చైవ ఏవైవ చ చైవ దృశ్యమాణాన్ దృశ్యమాణానేవ చ చైవ దృశ్యమాణ ప్రణుద్య వజ్రమను ప్రణుద్యేతి ప్రణుద్య వజ్రమన్వను వజ్రం వజ్రమను ప్రాణు వజ్రం వజ్రమను ప్రాణమను ప్రహరది హరది ప్రాణమను ప్రహరది హరది హరది ప్రహరది స్తుత్యై స్తుత్యై హరది ప్రహరది స్తుత్యై స్తుత్యై స్తుత్యై హరది హరది స్తుత్యై వ్రీషవదీం వ్రీషవదీ స్తుత్యై హరది హరది స్తుత్యై వ్రీషవదీ వ్రీషవదీం వ్రీషవదీ స్తుత్యై స్తుత్యై వ్రీషవదీం మధ్యే మధ్యే వ్రీషవదీ స్తుత్యై స్తుత్యై వ్రీషవదీం మధ్యే వ్రీషవదీం మధ్యే మధ్యే వ్రీషవదీం వ్రీషవదీం మధ్య ఉపోప మధ్యే వ్రీషవదీం వ్రీషవదీం మధ్య ఉపవ్రీషవదీమిది వ్రీషవతీ మధ్య ఉపోప మధ్యే మధ్య ఉపదధాతి దధాత్యుప మధ్యే మధ్య ఉపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాతి పురీషం పురీషం దధాత్యుపోపదధాతి పురీషం దధాతి పురీషం పురీషం దధాతి దధాతి పురీషం వై వై పురీషం దధాతి దధాతి పురీషం వై పురీషం వై వై పురీషం పురీషం వై మధ్యం మధ్యం వై పురీషం పురీషం వై మధ్యం వై మధ్యం మధ్యం వై వై మధ్యమాత్మన ఆత్మనో మధ్యం వై వై మధ్యమాత్మన మధ్యమాత్మన ఆత్మనో మధ్యం మధ్యమాత్మన సాత్మానగం సాత్మానమాత్మనో మధ్యం మధ్యమాత్మన సాత్మానం ఆత్మనస్తాత్మానగం సాత్మానమాత్మన ఆత్మనస్తాత్మానమేవైవ సాత్మానమాత్మన ఆత్మనస్తాత్మానమేవ ఆత్మానమేవైవ సాత్మానగం సాత్మానమేవాగ్నిమగ్నిమేవ సాత్మానగం సాత్మానమేవాగ్నిం సాత్మానమితి సా ఆత్మానం ఏవాగ్నిమగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమగ్నిమగ్నిచనుతే సాత్మా సాత్మాదిరుతేగ్నిమగ్నిచనుతే సాత్మా సాత్మా చనుతే చనుతే సాత్మాముష్మిన్ ముష్మిన్ సాత్మాచనుతే చనుతే సాత్మాముష్మిన్ సాత్మాముష్మిన్ నముష్మిన్ సాత్మా సాత్మాముష్మిన్ లోకే లోకే ముష్మిన్ సాత్మా సాత్మాముష్మిన్ లోకే సాత్మే ఆత్మాష్మిన్ లోకే లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే భవతి భవతి లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే భవతి లోకే భవతి భవతి లోకే లోకే భవతి యో యో భవతి లోకే లోకే భవతి యః భవతి యో యో భవతి భవతి య ఏవమేవం యో భవతి భవతి య ఏవం య ఏవమేవం యో య ఏవం వేద వేదైవం యో య ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేదైత ఏత వేదైవమేవం వేదైత వేదైత ఏత వేద వేదైత ఏతావేద వేదైతా వై ఏతావైవా ఏతావా అసపత్నా అసపత్నా వా ఏతావా అసపత్నా అసపత్నా వైవా అసపత్నా నామ నామ అసపత్నా వైవా అసపత్నా నామ అసపత్నా నామ నామ అసపత్నా అసపత్నా నామేష్టక ఇష్టక నామ అసపత్నా అసపత్నా నామేష్టక నామేష్టక ఇష్టక నామ నామేష్టక యస్యేష్టక నామ నామేష్టక యస్యేష్టక యస్యేష్టక ఇష్టకాయస్యైత ఉపధీయంత ఉపధీయంత ఏతాయస్యైత ఉపధీయంతే ఉపధీయంత ఉపధీయంత ఏత ఏత ఉపధీయంతేన నోపధీయంత ఏత ఏత ఉపధీయంతేనాధీయంతేన నోపధీయంత ఉపధీయంతేనాస్య నోపధీయంత ఉపధీయంతేనాస్య ఉపధీయంత ఇత్యుపధీయంతే శ్యనస్య సపత్న సపత్నో శ్యనస్య సపత్న సపత్న సపత్నో శ్యాస్య సపత్నో భవతి భవతి సపత్నో శ్యాస్య సపత్నో భవతి సపత్నో భవతి భవతి సపత్న సపత్నో భవతి పశు పశుర్భవతి సపత్న సపత్నో భవతి పశు భవతి పశు పశుర్భవతి భవతి పశుర్వై వై పశుర్భవతి భవతి పశుర్వై పశుర్వై వై పశు పశుర్వా ఏష ఏష వై పశు పశుర్వా ఏష ఏష ఏష వై వా ఏష యద్యదేశ వై వా ఏషయద్దేశరగ్నిరగ్నిర్యదేశరగ్నిర్యద్దగ్నిర్విరాజో విరాజోగ్నిర్యద్దగ్నిర్విరాజర్విరాజో విరాజోగ్నిరగ్నిర్విరాజ ఉత్తమాయా విరాజోగ్నిరగ్నిర్విరాజ ఉత్తమాయా విరాజ ఉత్తమాయాముత్తమాయాం విరాజో విరాజ ఉత్తమాయాముత్తమాయాం విరాజో విరాజ ఉత్తమాయాం విరాజగ్నివి రాజాంచిత్యాముపోపజిత్యాముత్తమాయాముత్తమాయాంచిత్యాముపోపజిత్యాంచిత్యాముపదధాతి దధాత్యుపజిత్యాంచిత్యాముపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాతి విరాజం విరాజం దధాత్యుపోపదధాతి విరాజం విరాజం విరాజం విరాజం దాతి దాతి విరాజమేవ విరాజం దాతి దాతి విరాజమేవ విరాజమేవ విరాజం విరాజమేవోత్తమాముత్తమామేవ విరాజం విరాజమేవోత్తమా విరాజమితి రాజం ేవోత్తమాముత్తమామేవోత్తమాం పశుషు పశుషు ఉత్తమామేవోత్తమాం పశుషు ఉత్తమాం పశుషు పశుషు ఉత్తమాముత్తమాం పశుషు దాతి దాతి పశుషు ఉత్తమాముత్తమాం పశుషు దాతి ఉత్తమామిత్యుత్తమాశు దాతి దాతి పశుషు పశుషు దాతి తస్మాత్ తస్మాత్ దాతి పశుషు పశుషు దాతి తస్మాత్ తస్మాత్ దాతి దాతి తస్మాత్ పశుమాన్ పశుమాన్ తస్మాత్ దాతి దాతి తస్మాత్ పశుమాన్ పశుమాన్ పశుమాన్ తస్మాత్ తస్మాత్ పశుమానుత్తమాముత్తమాం పశుమాన్ తస్మాత్ తస్మాత్ పశుమానుత్తమా పశుమానుత్తమాముత్తమాం పశుమాన్ పశుమానుత్తమాం వాచం వాచముత్తమాం పశుమాన్ పశుమానుత్తమాం వాచం పశుమానితి పశుమానాం వాచం వాచముత్తమాముత్తమాం వాచం వదతి వదతి వాచముత్తమాముత్తమాం వాచం వదతి తమామిత్యుత్తమాచం వదతి వదతి వాచం వాచం వదతి దశ దశ దశ దశ వదతి వాచం వాచం వదతి దశ దశ వదతి దశ దశ దశ దశ వదతి వదతి దశ దశోపోప దశ దశ వదతి వదతి దశ దశోప దశ దశోపోప దశ దశ దశ దశోప దాతి దాత్యుప దశ దశ దశ దశోప దాతి దశ దశేతి దశ దశాపదాతి దాత్యుపోప దాతి సవీర్యత్వాయ సవీర్యత్వాయ దాత్యుపోప దాతి సవీర్యత్వాయ ఋషయస్తేన ప్రజాపతిరితి ప్రజా అసృజత ప్రజా అసృజతాస్తా అసృజ సృజత ప్రజా ప్రజా అసృజత ప్రతిష్టాం ప్రతిష్టామపశ్యత్

హరనువాహరనువేతీత్యనువాహరహరనువేతీత్యనువానువేతి రాత్రిగం రాత్రిమిత్యనువానువేతి రాత్రిం అనువేత్యనువాత్రిగం రాత్రిమిదీతి రాత్రిముషిగుషిక్ రాత్రిమిదీతి రాత్రిముషిగ్ రాత్రిముషిగుషిక్ రాత్రిగం రాత్రిముషిగితీత్యుషిగ్ రాత్రిగం రాత్రిముషిగితీషిగితీత్యుషిగుషిగి దివసోనువసోనిత్యుషిగుషిగి దివసోనువసోనిది దివసోన్ ప్రకేత ప్రకేతో వసోనిది దివసోన్ ప్రకేత సోన్ ప్రకేత ప్రకేతో వసోనువసూన్ ప్రకేత ఇది ప్రకేతో వసోనువసూన్ ప్రకేత ఇది ప్రకేత ఇది ప్రకేత ప్రకేత ఇది రుద్రాన్ రుద్రానిది ప్రకేత ప్రకేత ఇది రుద్రా ఇది ప్రాకేత రుద్రాన్ రుద్రానిది రుద్రాన్ సుదీతి సుదీతి రుద్రానిది రుద్రాన్ సుదీతి సుదీతి రుద్రాన్ రుద్రాన్ సుదీతిరితి సుదీతి రుద్రాన్ రుద్రాన్ సుదీతిరితి సుదీతిరితి సుదీతి సుదీతిరిత్యాదిత్యానాదిత్యానితి సుదీతి సుదీతిరిత్యాదిత్యాదిత్యానితి సుదీతిరిత్యాదిత్యానోజ ఓజ ఆదిత్యానితి ఇత్యాదిత్యానోజ ఆదిత్యానోజ ఓజ ఆదిత్యానాదిత్యానోజ ఇదిత్యోజ ఆదిత్యానాదిత్యానోజ ఇది ఓజ ఇదిత్యోజ ఓజ ఇది పిత్రోన్ పిత్రోనిత్యోజ ఓజ ఇది పిత్రో పిత్రోన్ పిత్రోనిదేది పిత్రోగుస్తంతుస్తంతః పిత్రోనిదేది పిత్రోగుస్తంతుః పిత్రోగుస్తంతుస్తంతః పిత్రోన్ పిత్రోగుస్తంతురితి తంతః పిత్రోన్ పిత్రోగుస్తంతురితి తంతురితి తంతుస్తంతురితి ప్రజా ప్రజా ఇది తంతుస్తంతురితి ప్రజా ప్రజా ప్రజా ఇదేది ప్రజా పృతనాషాట్ పృతనాషాట్ ప్రజా ఇదేది ప్రజా పృతనాషాట్ ప్రజా పృతనాషాట్ పృతనాషాట్ ప్రజా ప్రజా పృతనాషాట్ ఇదేది పృతనాషాట్ ప్రజా ప్రజా పృతనాషాట్ ఇది ప్రజా ఇది ప్రజానాషాయితీతి పృతనాషాట్ పృతనాషాడితి పశూన్ పశూనిది పృతనాషాట్ పృతనాషాడితి పశూన్ పశూన్ పశూనిదేతి పశూన్ రేవత్ రేవత్ పశూనిదేతి పశూన్ రేవత్ పశూన్ రేవత్ రేవత్ పశూన్ పశూన్ రేవదితి రేవత్ పశూన్ పశూన్ రేవదితి రేవదితి రేవత్ రేవదిత్యోషధీరోషధీరితి రేవత్ రేవదిత్యోషధీరోషధీరితిత్యోషధీరభిజిదోషధీరితిత్యోషధీరభిజిత్ ప్రాణ అసృజతా సుజతా సృజతా సుజత ేదీత్యేవ ప్రాణం ప్రాణమేవేదీత్యేవ ప్రాణం ప్రాణం ప్రాణమేవైవ సగోరోహ సగోరోహ ఇది సం సాత్మాంతరిక్షమంతరిక్షగుం రోహతి రోహత్యంతరిక్షగుం సాత్మా సాత్మాంతరిక్షగుం రోహతి సాత్మేతి సాత్మా